పద్మనాభ ప్రియే కమల కోమల గర్భ గౌరీ క్షీర సాగర సుతే శరణు శరణేను తా నమిసువే నిన్న ధ్యానిసుతే. మంగళ రూపిణి మంగళదాయిని సర్వ మంగళే బారమ్మ, మంగళ రూపిణి మంగళదాయిని సర్వ మంగళే బారమ్మ, వెంకట రమణన వింకట రమణీయ సంకట హరిసూనమ్మ. ఇది ವಿದ್ಯಾಲಕ್ಷ್ಮಿಯೇ ಮಾತೆ, ನುಡಿ ಮುತ್ತುಗಳ ಪೂಜೆಗೆ ಒಲಿಯುತ್ತೆ ಜ್ಞಾನವ ಕರುಣಿಸು ಲೋಕನುತೆ, ಜ್ಞಾನವ ಕರುಣಿಸು ಲೋಕನುತೆ ವಿದ್ಯಾ.